సురమా పాల ఉల్లాది సురఖీలాల అక్కామిత సురమా పాల ఉల్లాది సురఖీలాల ఉలాల పౌడర్ షౌడర్ నీ తను చడ జరు సవాయా ఉలాల పౌడర్ షౌడర్ నీ తను చడ జరు సవాయా దిల్ పుడ జో కరదై నీ తన ఫిల్మ దేఖ కే ఆయా దిల్ పుడ జో కరదై నీ తన ఫిల్మ దేఖ కే ఆయా తేరి బదిలి బదిలి ఆఖరే నిన్ను పెందా జాందా శాక్తవే తేరి బదిలి బదిలి ఆఖరే నిన్ను పెందా జాందా శాక్తవే తూ తంగా పలాతి కరోంగే ఆలంగ డాలా తాని ఆయా తూ తంగా పలాతి కరోంగే ఆలంగ డాలా తాని ఆయా చల్ ఫౌలా తు ఫోన్ కరాయే వే తన తింబడి ఓపని ఆయా मेरे प्यारे दोस्तों जिहड़ा तुसीं गीत सुन रहे हो ये अपलोड किया है सुजीत पांगी ने। थैंक यू। एक कुड़ी ते मुंडा देखे मैं नच नच के गाने गाउंदे नी बाहा पाके ओ फिर देसी लाड लड़ाउंदे नी एक कुड़ी ते मुंडा देखे मैं नच नच के गाने गाउंदे नी बाहा विच बाहा पाके ओ फिर देसी लाड लड़ाउंदे नी नाल इलू इलू करदे बागां विच चुंगियां भरदे नाल इलू इलू करदे बागां विच चुंगियां भरदे बस वेख कलोला कवड्यां नूं मेरा भी दिल ललचाया देख कलोला कर जानू मेरा भी दिल दिल चाया दिल उड़ जो कर दैनी जग फिल्म देख के आया उड़ जो कर दैनी जग फिल्म देख के आया रोटी खा लैनी जा सौ के रात लंघाई नी असी खूद डड्डू भर गए सजा च चुन दी आई नी नारा च जवानी माणी ना प्यार मोहब्बत जानी नारा च जवानी माणी प्यार मुहब्बत जानी अनजान पुणे विच नी बलिए असी किन्ना वक्त गुवाया अनजान पुणे विच नी बलिए असी किन्ना वक्त गुवाया दिल उड़ जो कर दैनी जग फिल्म देख के आया दिल उड़ जो कर दैनी जग फिल्म देख के आया शामी कर नू मुड़े आवे कोई भुलिया नहीं ओ कहंदा वे ਦਿਲ ਉੜ ਜੂ ਕਰਦਾ ਨਹੀਂ ਜਦ ਫਿਲਮ ਦੇ